వాచో భూయా సంజుష్టో వాచస్పదయే దేవి వాక్ యద్వాచో మధుమత్తస్మిన్ మాధా స్వాహా సరస్వత్యై స్తోమగం సమర్థయ గాయత్రేణర్థంతరం బృహద్గాయత్రవర్తని యస్తే దర్శస్కంధది యస్తే అగుంశుర్బాహుచ్యుతో భిషణయోరుపస్థాయ అధ్వర్యోర్బాపర్యస్తే పవిత్రాచ్స్వాహాకృతమింద్రాయతంజుహోమి యోర్ద్రప్సో అగుంశః పతితః పృథివ్యాం పరివాపాత్ పురోడాశాత్కరంభాత్ ధానాసోమాన్ మన్సిన ఇంద్ర శుక్రాత్ స్వాహాకృతమింద్రాయతంజుహోమి యస్తేద్రప్సో మధుమాగుంగింద్రియావాన్ స్వాహాకృతః పునరప్యేతి దేవాన్ దివః పృథివ్యాః పర్యంతరిక్షాత్ స్వాహాకృతమింద్రాయతంజుహోమి అధ్వర్యుర్వాత్తిజాం ప్రథమో విద్యతే తేన స్తోమో యోక్తవ్య ఇత్యాహుర్వాగగ్రేగా అగ్రయే ద్విజగా దేవేభ్యో యజో మయి రథసి ప్రాణాన్ పశుశుక్రజాం మయి చైతమానే చేత్యాహవాచమేవ తద్యజ్ఞముఖే యునక్కివాస్తు వాయేతద్యజ్ఞస్య క్రియతే యద్గ్రహాన్ గృహీత్వా బహిష్పవమానగం సర్పంతి పరాన్ పునరేత్యోపతిష్టతే యజ్ఞో వే విష్ణుర్యజ్ఞమేవా గర్విష్ణాత్మన్నో అంతమః శర్మ యచ్చసహంత్యాధారామధుశ్చుతముత్సంగః ప్రదే అక్షితమిత్యాహయదేవాశయానశ్చోపశుష్యదివదేవాశ్చైతేనాప్యాయయతి అర్జినాయమస్తమత్వోషమేవ దివె దివె యశసం వీరవత్తమం గోమాగం అగ్నే విమాగం అశ్వీ యజ్ఞో నిర్వత్సఘాసమిద ప్రమృష్యాగం జేషో అసుర ప్రజావాన్ దీర్ఘోయ ప్రసుబుద్ధ స్వభావాన్ ఆప్యాయస్వసంతే ఇహ త్వష్టారమగ్రియం విశ్వరూపముహ్వయే అస్మాకమస్తు కేవల తన్నస్తు రేపమధపోషయత్వేవర్విరరాణస్య స్వ యతో వీర కర్మణ్యస్సుదక్షోయుక్తగ్రాభాజాయతే దేవకామః శివస్పష్టరిహాగహి విభుఃపోషముదత్మనా యజ్ఞే యజ్ఞేన ఉదవ విషంగరూపస్సు భరోగయోగా సృష్టి వీరోజాయతే దేవకామః ప్రజాంతష్టావిష్యదునాభిమస్మేథా దేవానామప్యేదుపాథః ప్రణో దేవ్యానో దివః విభాగం సగం సరస్వదస్తనయ్యో విశ్వదరిశదః భుక్షేమహి ప్రజామిదం ఏతే సరస్వపూర్మయో మధునంతో ఘృతశ్చ్యుతః ఏషాంతే సుమ్నమీమహే యస్య వ్రతం పశవోయంతి సర్వే యస్య వ్రతముపతిష్టంతాపః యస్య వ్రతే పుష్టిపదర్నిమిష్టస్తగం సరస్పంతమవదే హువేమ దివ్యగం సువర్ణం వయసం బృహంతమపాయం గర్భం వృషభమోషధీనాం అభీమతో వృత్యా దర్పయం దంతగం సరస్పంతమవదే హువేమ శ్రీవాది ప్రసుష్టుచేయా దేవానామశిస్పథా జుషస్వ హవ్యమాహుతం ప్రజాంతే విదిదిన యాసుపానిస్వం గురిస్సుషోమా బహుసూపరి తస్యై విష్పత్నియే హవిస్సిని బాల్యే జుహోతన ఇంద్రం గో విష్పదస్పరేంద్రన్నరః అసితవర్ణాహరయస్సు పర్ణామి హోపసానాదివముత్పదంతి తావవర్త్రాన్ సతనాయర్తాదిపృథివీభృతేర్విద్యతే హిరణ్యకేశోరజసో విధారే హర్ధనిర్వాదయి మధ్యజీమాన్ శుచిభ్రాజా ఉషసో నవే రాజశస్పతిరపస్యవో న సత్యాః ఆతే సుపర్ణా అమినందగే వయే కృష్ణో నో నావృషభో యతీతం శివాభిర్నస్మయమానాభినాఘాత్పతంతిమిహ స్తనయం చభ్రా వాత్రేవ విద్యన్మిమాది వత్సన్న మాతాపి శక్తి ఇదేషాం వృష్టిరసర్జీ పర్వతశ్చిన్మహి వృద్ధో విభాయ దివశ్చిత్సానురేజతస్వదేవః యత్క్రీడతమరుదరిష్టిమందాపయుధ్యోధలభ్యే అభిక్రందస్తనయర్భమాధాపుదంబధా పరిజీయార్థేన దృజగం సువర్షమిషిరణ్యంచకం సమాభవంతోద్వదాని పాదాశ్రుతాగ్నేపశుర్నయవసే ధామాహయత్తే అజలవనా వృష్టం దిశిక్వసః అగ్నే భూరేణి తవ జాతవేదో దేవస్వధావో మృతస్య ధామ యాష్టమాయా మాయినా విశ్వమిన్ భక్తే పూర్వే సందధ పృష్టబంధ దివో నో వృష్టిం మరుతోరేధ్వం ప్రమిన్వద విష్ణ అశ్వస్య ధారాః అర్వాణ్యేతేన స్తనయత్రణేక్యపోనిషింజన్నసురక్షితానః పిన్వం చపో మరుద సుదానవప్పయో ఘృతమద్విదేషాభువ అచ్చన్న విహే వినయంతి వాజినముత్సంతుహంతి స్థనయం దమక్షితం ప్రదో మరుదస్తాగుమియత్తవృత్తియ్యే విశ్వే మరుతో జునంతి క్రోధాదిగర్దా గణ్యేవ దున్నాభేరుంజానాపత్యేవ జాయా గతే నద్యా వా పృథివీ మధునా సమక్షరపయస్పదే కృణుతా పవోషధీ ఊర్జం చదత్ర సుమతించ బింబయత్రానరోమరుదస్మిధు ఉదృత్యం చిత్రం పౌర్వభృగవక్షుచిమప్రవానమదాహువే అగ్నిగుంసముద్రవాససం ఆసవగుంసమితర్యథా భగస్యేవ భుజిగుంహువే అగ్నిగుంసముద్రవాససం హువేవాదస్వనం కవిం పర్జన్యక్రంత్యగుంస అగ్నిగుంసముద్రవాససం ఓం యో వై పవమానామన్వారోహాన్ విద్వాన్ యజతేన పవమానానారోహజనపవమానేభ్యోగచ్ఛిద్యతే శ్యేనోసి గాయత్ర ఛందానుత్వారభే స్వస్తి మాసం పారయసు వర్ణోసి త్రిష్టఛందానుత్వారభే స్వస్తి మాసం పారయ సఖా విజగతి ఛందానుత్వారభే స్వస్తి మాసం పారయేత్యాహైతే వై పవమానానామన్వారోహా విద్వాన్ పవమానానారోహజినపవమానేభ్యోగచ్ఛిద్యతే యో వై పవమానస్య సంతతిం వేద సర్వమాయుజే దినపురాయుష ప్రమీయతే పశుమాన్ భవతి విందతే ప్రజాం పవమానస్య గ్రహాగృహ్యంతే సదా అస్యైతే గృహీతా ద్రోణకలసాధవనీయ పూతభృత్తాన్ పవమానం విచ్ఛిద్యాత్తం విచ్ఛిద్యమానమధ్వర్యో ప్రాణో న విచ్ఛిద్యేతోపయామగృహీతాది ప్రజాపదగే త్వేతి ద్రోణకలశమభిషే ఇంద్రాయత్వేత్యాధవనీయం విశ్వేభ్యస్తా దేవేభ్యగితి పూతభృతం పవమానమేవ తత్సంతనోది సర్వమాయురే దినపురాయుష ప్రమీయతే పశుమాన్ భవతి విందతే ప్రజా శ్రీనివాసవనాన్యసతృతీయకం సవనమవలంబం జనకంశకుర్వందముపాకంశకం హోత్వపాకంశుపాత్రేకంశమవాశ్యతం తృతీయసవనే పితృజ్ఞాభిషుణుజాద్యేణాకంశుమద్యదభిషుణోజితేనర్ధ్యేషు సర్వాణ్యేవ తత్సవనాన్యకం సుమంతి శుక్రవంతి సమావద్దేర్యాణి కరోద్భౌ సముద్రౌ వితావజోర్యౌ పర్యావర్తే జఠరే పపా తయో పశ్యంతో అతియం జన్యమపశ్యంతస్యేతునాతియన్యం ద్వే గ్రథతి సగతి వస్తకే కేశీ విశ్వాభువనాని విద్వాన్ శిరోధాయేత్యతిరంబసాన శుక్రమాదత్తే అనుభారిదార్యై దేవాయ్యే కుర్వదురాకుర్వదతే దేవాయేతం మహాయజ్ఞమపశ్యంతమదంబదాగ్నిహోత్రం వ్రతమకుర్వదరస్మాద్వ్రత సద్వ్యహోత్రం జుహ్వది పౌర్ణమాసంయజ్ఞమగ్నే సోమేయం పశుమకుర్వదధాయజ్ఞమాగ్నేయం పశుమకుర్వద వైశ్వదేవం ప్రాదస్సవనమకుర్వద వరుణ ప్రఘాసాన్ మాధ్యంతి నగుంసవనగుంసాగమేధా పితృయజ్ఞంత్రయమగాగస్తృతీయసవనమగుర్వదతమేధామసురాయజ్ఞమన్వవాజిగాగం సంతన్నాన్ ప్రబంధద్భర్తవ్యావాయిమే దేవా అభూవన్ నిరిషదద్భరస్యాద్భరత్వం తదో దేవా అభవన్ పరాసురాయ ఏవం విద్వాన్ సోమేన యజతే భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి పరిభోరగ్నిం పరిభోరింద్రం పరిభోర్విశ్వాన్ దేవాన్ పరిభోర్మాగం సహ బ్రహ్మవర్తసేన సహ పరస్వ సంగమేషం జనాగ సమర్వదేశగూరాజన్నోషధేభ్యోచ్ఛిన్నస్య తేరియపదే సువేర్యస్య రాజస్పోషస్య జలితారస్యామ తరస్య మేరా స్వరస్య తే భక్షీగతస్య ఇదమన్మృజే ప్రాణాయ మే వర్చోదావర్చసే పవస్వాణాయ వ్యానాయ భాచే నక్షత్రుభ్యాం చక్షుభ్యాం మే వర్చోదో వర్చసే పవే సాగిశ్రోత్రాయాత్మనేభ్యాయుషే వీర్యాయ విష్ణోరింద్రస్య విశ్వేషాం దేవానా జఠరమసి వర్చోదా మే వర్చసే పవస్వకోశికో నామకస్మై పాకాయ త్వాయన్ పాసో మే నాసీతృపంజన్ మేనామేమదగం సు ప్రజా ప్రజయా భూయాశకం సువీరో వీరై సువర్తావర్తసా సుపోష పోషేర్విశ్వేభ్యోమేభ్యో వర్చోదావర్తసే పవస్వరస్ మేరాస్వరస్ భక్షీయతమన్మృజే ఉభూషన్నదే క్షేతేష వై పాత్రియ ప్రజాపతియ ప్రజాపతిష్టమేవ దర్పయతి సజేనం తప్తాభూత్యాభివే బ్రహ్మవర్చస కామావే క్షేతేష వై పాత్రియ ప్రజాపతియ ప్రజాపతిష్టమేవ దర్పయతి సజేనం తప్తా బ్రహ్మవర్చసేనాభివద ఆమయావ్యవే క్షేతేష వై పాత్రియ ప్రజాపతియ ప్రజాపతిష్టమేవ దర్పయతి ంత ఆయుషాభివేషవేత్రయ ప్రజాపతియ ప్రజాపతిష్టమే దర్పయతి సజేనం దత్త ప్రాణాపానాభ్యాం వాచో దక్షక్రతుభ్యాం చక్షుర్భ్యాగిశ్రోత్రాభ్యామాత్మనోంగేభ్యాయుషోంతలేదిదాయ ప్రథంబతి స్వస్తిర్విఘన స్వస్తి పరశుర్వేది పరశుర్న స్వస్తి యజ్ఞయాయజ్ఞతస్థజమాస్మిని యజ్ఞముపహ్వయధ్వముపమాద్యావాపృథివేక్వయేతాముపాస్తావక్కలశస్వామో అగ్రరుపదేవా ఉపయజ్ఞ ఉపమాహోస్తా ఉపహవేక్వయంతాన్నమోగ్నేమఖ్నేమఖస్య మాయుధోర్గాదిత్యాహవనీయముపతిష్టదే యజ్ఞో వేమహోయజ్ఞం వావసరదహంతస్మావేవ నమస్కృత్యసరప్రసత్తాత్మనో నమో రుద్రాయమే నమస్కృత్యామా పాహేత్యాఘ్నేంతస్మాగేవ నమస్కృత్యాత్మనో నమ ఇంద్రాయమేంద్రియం మే వీర్యం మా నిర్వధేరితి హోత్రేయమాయుషమే వైతామాషాస్త్రేంద్రియస్య వీర్యస్యా నిర్ఘాతాయయా మై దేవదా సదస్యార్తిమార్పయం జయస్తా విద్వాన్ ప్రసర్పదిన సదస్యార్చిమార్చదినమోర్గనేమఖ్నైత్యా మేదా మే దేవతా సదస్యార్చిమార్పయం విద్వాన్ సదస్యార్చిమార్చదిదృఢేష్ఠశిశిరే సమీచే మాగుంహదస్పాదగుంహోర్యో మా దేవో దివ్యాదగుంహదస్పాదు వాయురంతరిక్షాజ్ఞ పృథివ్యాయమృతభ్య సరస్వతే మనుష్యేభ్యో దేవీద్వారో మాసంతన్నమత్సరసే నమత్సరసస్వదే నమత్సేనా పురోగాణాం చక్షుషే నమో శివే నమ పృథివ్యా అహేదేషి ్యోదరస్ సదనేకతరమున్నిపదముదుద్వరస్యేషం పాదం మాద్యాపృథివీరద్యాన్నస్తో మే ప్రసత్పంతం పితరో న ప్రసత్పంది తగేన మే స్వరాహిగంసిసర్పదక్షిణార్థం పరే క్షేదాగంధ పితర పితరమానహం యుష్మాభిర్భూయాసకం సుప్రజసోమయాజూయం భూయాస్తేభ్యగేవ నమస్కృత్య సద ప్రసత్పత్యాత్మనో నాత్యై భక్షే హిమా విషజేభ్యాయుక్తాయ సంతనుక్తాయ రాజస్పోషాయ వర్చసే సుప్రజా స్వాయే హి వసా పురావసా ప్రియో మే హృదాశ్మిహాభ్యాకం సంఖ్యాసం నృజక్ష సంతాదేవ సోమ సుజక్షా అవక్షేషం మంత్రా విభోజక్షేతుర్యజ్ఞానాం భాగ్యుషాణ సోమస్య మంత్రా సర్వాచ్యతి కిరణాహతశే భాగ్యుషాణ సోమస్కృప్యే విశ్వదర్శనే సంభోర్మయోభ స్వస్తిమా హరివర్ణ ప్రదరకృత్తే రక్షాయ రాజస్పోషాయ సువీరతాయై మామారాజన్విభిషో మామేహాద్విత్విషావధీ వృషణే సుష్టాయాయుషే వర్తసే వసుమద్గణస్య సోమదేవతేమవిధ ప్రాతస్త వనస్ గాయత్ర ఛందస ఇంద్రపేదస్య నరాశకంస వేదస్య పితృపేదస్య వసుమత ఉపహోదస్యోపహూతో భక్షయామి రుద్రభద్గణస్య సోమదేవతేమవిధో మాధ్యంజనస్య శవనస్య తృష్టఛందస ఇంద్రపేదస్య నరాశకంస వేదస్య పితృపేదస్య వసుమత ఉపహోదస్యోపహూతో భక్షయామ్యాదిత్యవద్గణస్య సోమదేవతేమవి తృతీయస్య సమనస్య జగదీశందస ఇంద్రపేదస్య నరాశగుంసపేదస్య పితృపేదస్య మధుమదముపహోదస్యోపహూతో భక్షయామి ఆప్యాయస్వ సమేతుతే విశ్వదస్వామవృణ్మియం భవావాజస్య సంగతే హిర్మమేగాత్రా హరివో గణాన్నేమా విచేతృషః శివో మే సప్తర్షేనుపతిష్ట సమామే వాంగ్నాభిమతిగా అపామ సోమమృత భూమాదస్మజ్జోదిరవిమదేవాన్ కిమస్మాన్కృణపదరాదిక్యముధోర్తిరమృతమర్త్యన్మ ఆత్మనోమిందా భూరగ్నఃపునరాహాజాతవేదా విదర్శని పునరగ్నశ్చక్షురదాత్మహరిందా బృహస్పతి పునర్మే అశ్వినా యువం చక్షురాధత్తమక్ష్యో నిష్టయజుషస్తే దేవ సోమస్తుతస్తోమస్తుతస్తోక్షస్య హరివద ఇంద్రపేదస్య మధుమద ఉపహోదస్యోపహూత భక్షయామి ఆపోర్యాస్థామాపూరయత ప్రజయా చ ధనేన చ ఏతత్తే గతజే జత్వామన్వేతత్తే పితామహ ప్రపితామహజే జత్వామన్వత్రపితరోజసా భాగం మంతద్భన్నమోభక్పితరోజసాయ నమోభక్పితరః సుష్మాయ నమోభక్పితరో జీవాయ నమోభక్పితర స్వధాయే నమోభక్పితరో మన్యవే నమోభక్పితరో ఘోరాయ పితరో నమో భోజయేతస్మిన్ లోకే స యుష్మాకస్తే నయేస్మిన్ లోకే మాంతే నయేతస్మిన్ లోకే వసిష్ఠా భూయాస్తేస్మిన్ లోకే హంతే వసిష్ఠ భూయాసం ప్రజాపదేన స్వేతాన్యో విశ్వాజాతూవ యమాజుమస్తన్నో అస్తు వయజ్ఞామపదయోరీనా దేవకృతస్తేన సో భయజనమసి మనుష్యకృతస్తేన సో భయజనమసి పితృకృతస్తేన సో భయజనమస్తోమదేవదేభిస్తుతస్యేష్టయుషస్తుతస్తోమస్తోక్షస్తిగో భక్షో అశ్వసే పితృభక్షం కృతస్యోపహూతస్యోపహూత భక్షయామి మహీనాం పయోజి విశ్వేషాన్ దేవానాం తనోర్ధ్యాసమద్యపృషదీనాం గ్రహం పృషదీనాం గ్రహోజి విష్ణోర్హృదయమస్తేకమిష విష్ణస్తాన్ విజక్రమే భోజర్దభ్రాహృదేన వర్ధతాన్ తస్య మేష్టస్య వేదస్య ద్రవిణమాగమ్యా జ్యోతిర్భివేష్మానం వృత్తయే దుభ్యం యావకేద్యావా పృథివీమ హిత్వా యావచ్చ సప్తసింధవో విదస్థుః సామంతమింద్రదే గ్రహకం సహోర్జాగృహ్ణామ్యస్పృతం యత్కృష్టస గుణపృషరాజ్యమపృషే శ్రోత్ర అస్య ప్రమాయుకా సర్యక్ష్వామృషే చతుష్పాదోస్య పశవః ప్రమాయుకా సర్యస్కందే విదమాన ప్రమాయుక స్యాత్ పశవో వై పృషరాజ్యం పశవో వాయేతస్య స్కందం ధియస్య పృషరాజ్యగ్రస్కంద ధియత్పృషరాజ్యం పునర్గృహ్ణాది పశూనేవా స్వై పునర్గృహ్ణాది ప్రాణో వై పృషరాజ్యం ప్రాణో వాయేత ఏతస్య స్కందయస్య పృషదాజ్యగ్రస్కందృషదాజ్యం పునర్గృహ్ణాది ప్రాణమేవాస్మై పునర్గృహ్ణాది హిరణ్యమవధాయ గృహ్ణాత్యమృతం వే హిరణ్యం ప్రాణ పృషదాజ్యమృతమేవాస్య ప్రాణే దాతి శతమానం భవతి సదాయ పురుష శతేంద్రియనాయుష్యేంద్రియ ప్రతిష్టత్య స్వమవఘ్రాపయతి ప్రాజాపత్యో వా అశ్వ ప్రాజాపత్య ప్రాణస్వాదేవాస్మై ప్రాణం నిర్మిమేతే వివాగేతస్ యజ్ఞిద్యేయస్ పురుషదాజ్ఞస్కందవ్యర్చా పునర్గృహ్ణాది యజ్ఞో వై యజ్ఞేనైవ యజ్ఞకం సంతనోది దేవసమితరేవత్తే ప్రాహతత్ప్రచసు ప్రదేశ బృహస్పద బ్రహ్మాయుష్మత్యాగాతనోపాక్షాన్న సత్యావ ఆశిషః సంతు సత్యా ఆనూదయ ఋతం చ సత్యం చ వదన స్తుతదేవస్య సమిత ప్రథమే స్తుతస్య స్తుతమస్యోర్జం మత్యగ్ర స్తుతం దుహామామా స్తుతస్య స్తుతం గమ్యా క్షత్రస్య శస్త్రమస్యోర్జం మత్యగం శస్త్రం దుహామామా శస్త్రస్య శస్త్రం గమ్యా ంద్రియావంతోమే సుక్షేమే ప్రజాభిషం సామే సత్యాశేర్దేవేషు భూయాద్ బ్రహ్మవర్చసం ఆగమ్యాద్ యజ్ఞాబభోవస ఆబభోవస ప్రజ్ఞే సమావృధే సదేవానామధిపతర్బభోవసో అస్మాకం అధిపతేం కరోతు వయగ్రస్యామపదయోరయీనా యజ్ఞావై యజ్ఞపజందుహే యజ్ఞపజర్వా యజ్ఞందుహే సయస్తుతశస్త్రయోర్దోహమవిద్వాలయజతేష్టా పాపీయాన్ భవతి యజయోర్దోహం విద్వాలయజతే సయజ్ఞందుహే సయిష్టాపతీయాన్ భవతి స్తుతమస్యోర్జమ్మక్యగ్రస్తుతందుహామానాస్తుతస్య స్తుతం గమ్యాచ్ఛత్రస్య శస్త్రమస్యోర్జమ్మక్యగం శస్త్రం దుహామానా శస్త్రస్య శస్త్రం గమ్యాదిత్యా హైషవే స్తుతశస్త్రయోర్ధో హస్తయ్యగేవం విద్వాన్ యజతే దుహగేవ యజ్ఞమిష్పావసీయాన్ భవతి శయనాయ పద్మనే స్వాహావత్స్వయమభిగోర్తాగణమోభిష్టం భాగధర్మనే స్వాహావత్స్వయమభిగోర్తాగణమః పరిధయే జన ప్రసనాయ స్వాహావత్స్వయమభిగోర్తాగణమ ఊర్జే హోత్రానాగ స్వాహావత్స్వయమభిగోర్తాగణమః పయసే హోత్రానాగ స్వాహావత్స్వయమభిగోర్తాగణమః ప్రజాపదయే మనభే స్వాహావత్స్వయమభిగోర్తాగణమృతమృతమాసువర్ణ స్వాహావత్స్వయమభిగోర్తాగణమస్త్రం పంథాగం హోత్రామధోస్య యజ్ఞపతి మృషయేన సాహు ప్రజానిర్భక్తానుసత్యమానామధవ్యో స్తోకావపతోరాధ సన్నస్తాభ్యాగం సృజతు విశ్వకర్మా ఘోరారిషయో నమో అస్తేభ్యః మనసశ్చ సంధో బృహస్పతయే మహిషద్విమన్ నమః నమో విశ్వకర్మణే సముపాత్తస్మానమన్యాన్ సోమపాన్ మన్యమానః ప్రాణస్య విద్వాన్ సమరేణ ధీరగేణస్య కృపాన్ మహి బద్ధయేషాం తం విశ్వకర్మన్ ప్రముంచా స్వస్తయే భక్షయంతో నవభూన్యాదుః యానగ్నయోన్వదప్యంతధిష్టయా ఇయం తేజామవయా దృష్ట్యే సృష్టిన్నస్తాన్ కృణోతు విశ్వకర్మా నమః పితృభ్యో అభియేనో అక్షణయజ్ఞకృతో యజ్ఞకామాస్సు దేవాకామా వో దక్షిణాన్ననేమి మమానస్తస్మాదేన సః పాపయిష్టా యావంతో మే సరస్యాస్తే సర్వే దక్షిణ్యాస్తేభ్యో యో దక్షిణాన్ననయేదైభ్యో విశ్చేదయద్వేష్టకర్మణాది జుహోతి సరస్యామేవ తత్ప్రేణ తస్మే దేవా సోమపుషే జిగచ్చదయమాశిరా దంపతీ వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే విందదేవస్వ సవిశ్వే అర్పాగే ధతే గృహః ఆశీర్దాయా దంపతీ వామమశ్నుతా వరిష్టో రాయస్తజతాగుం సమోకసా యాశిరత్సందుగ్ధం కుంభ్యా సహేత్తేన యామన్నమతిం జహాదుసః సర్పగ్రీవీ పీవర్యస్య జాయా పీవానః పుత్రా అగృషాసో అస్య సహజానర్యస్తు మఖస్యమాన ఇంద్రాయాశిరగం సహ కుంభ్యాదాయ ఆదేర్మవోజ్ఞముదసు ప్రజాస్తమిషం దశా రుద్రమి నగం సవర్తసాం సంజయం క్షేత్రాణి సహసాహమింద్రగన్వానో అన్యాగం అధరాన్ సవత్నాని భూలమసి భూతే మాధాముఖమసి ముఖం భూయాసంత్యా వా పృథివేభ్యాన్ పరిగృహ్ణామి విశ్వే త్వా దేవా ప్రత్యావయంతి దివిదేవాం జగంహాంతరిక్షేమయాగం చ పృథివ్యాం పార్థివాం ధ్రువం ధ్రువేణ హవిషావ సోమన్నయామసి యథా నర్వమిగదయక్ష్మగం సుమనా అసన్ యథా నగింద్రగిద్విషకేవలే సర్వాస్ సమనసకరత్ యథా నర్వాయుద్విషోస్మాగం కేవలేరసన్ యద్వై హోతాధ్వర్యమభ్యాస్వయదేవ్రమేణమభిప్రవర్తయత్తుక్షదారిత్యాహ ప్రాజస్వనం ప్రజగేయత్రేతాన్యక్షరాణిత్రిపదా గాయత్రీ గాయత్రం ప్రాజస్వనం గాయత్రియైవ ప్రాజస్వనే వజ్రమంతర్ధత్త ఉత్తం వాజేత్యాహమాధ్యంతి నగం సవనం ప్రజగేయత్వాన్యక్షరాణిష్పదాభంబాధ్యంతి సవనం దృష్టుభైవమాభ్యంతిభవనేవ్రమంతర్ధత్తముఖం వాజేంద్రాయేత్యాహృదేయసవనం ప్రజగేర్యసప్తేదాన్యక్షరాణిసప్తపదాశక్వేదాపరవజ్రవజ్రేణైవృదేయసవనే వజ్రమంతర్ధత్తే బ్రహ్మవాదినా వదంది తమాధ్వర్యశ్రాధ్యోయసవనం ప్రతిగలే ఛందాయం శివం పాదయేత్యేదప్రాదస్తవన ఆత్మందధీతేంద్రియం మాధ్యంజినే సవనే పశోగస్తృతీయసవనైత్యుక్షసాహిత్యాహ ప్రాదస్సవనం ప్రతిగేయత్రేణ్యేతాన్యక్షరాణి త్రిపదా గాయత్రీ గాయత్రం ప్రాదస్సవనం ప్రాదస్సవన ఏవ ప్రతిగరే ఛందాగం సంపాదయత్యసోతేజో వై గాయత్రీ తేజ ప్రాదస్సవనం తేజయేవ ప్రాదస్సవన ఆత్మంధత్త ఉత్సం వాచేత్యాహ మాధ్యంజినకం సవనం ప్రతిగేయ ఏతాన్యక్షరాణి చతుష్పదాభం మాభ్యంతినకం సవనం మాభ్యంతినగే సవనే ప్రతిగలే ఛందాగం సంపాదయత్యసో ఇంద్రియం మే తృష్టగింద్రియం మాభ్యంతినకం సవనమింద్రియమే మాభ్యంతినే సవన ఆత్మంధత్తముఖం వాజేంద్రాయేత్యాహృదేయసవనం ప్రతిగేర్య సప్తేతాన్యక్షరాణి సప్తపదాశక్పరేదాపశవ జాగదం తృతీయసవనం తృతీయసవన ఏవ ప్రతిగరే ఛందాగం సంపాదయత్యసో పశవో వే జగతి పశవ తృతీయసవనం పశో నేవ తృతీయసవన ఆత్మంధత్తే యద్వై హోదాధ్వర్యమభ్యాప్యత ఆప్యమస్మిన్ దధాది తద్యన్నాపహనేత పురాస్తు సంవత్సర గృహ ఆవే వీరక్షోగం సామోదయ వేద ప్రత్యాస్వయదేతే నైవ తదపహతే యథా వా ఆయత ప్రతిక్షరేమధ్వర్య ప్రతిగణం ప్రతిక్షరేగతృణీయాధ్యాయమర్చతేదృగేవ్యదర్భ్యాల్లుప్యేగాధావ్యోహీయతే తాదృగేవ తత్ప్రవాహుగ్వాహుగ్గేథాగుగ్గేభగేవోద్గాదృణాభృత ప్రణవముక్తంశిలా ప్రతిగాధ్వర్యోణాయం విద్వాన్ ప్రతిగృణాచ్చన్నాదగేవ భవత్యాశ్చ ప్రజాయాం వాజేజాయత ఇయం వై హోతాదావద్ధ్వర్యోయదాసేనశ్చగుం సత్యస్యాగేవ తద్ధోతానేత్యాస్తగి బహీయమసో ఇమామేవ తేన యజమానోసుహేయత్యర్థం ప్రతిగృణాచ్చముష్యాగేవ తదద్ధ్వర్యన్నైతి తిష్ఠతి వ్యక్తసావసో అమోమేవ తేన యజమానోసుహేయదాసేనశ్చగుం సతి తస్మాదితః ప్రదానం దేవా ఉపజీవంతి యత్తిష్ఠం ప్రతిగృణాది తస్మాదముదః ప్రదానం మనుష్యా ఉపజీవంతి యత్ప్రాణాదీనశ్చగుంసరి ప్రత్యంగిష్ఠం ప్రతిగృణాది తస్మాత్ ప్రాజీనమూలేతో ధీయతే ప్రతీజే ప్రజాజాయంతే యద్వై హోదాధ్వర్యమభ్యాత్మయ దేవద్రమేణమభిప్రవర్తయతి పరాగావర్త దేవద్రమేవ తన్నిగరోతి ఉపయామగృహేతోక్షసదశిభాక్పాభ్యాంపాక్షుపాభ్యామస్తయజ్ఞస్యధ్రువస్యాధ్యక్షాభ్యాం గృహేతోశ్రుతసదశిభ్యాంపాక్షుపాభ్యామస్తయజ్ఞస్యధ్రువస్యాధ్యక్షాభ్యాం దేవేభ్యస్వా విశ్వదేవేభ్యస్వా విశ్వేభ్యస్వా దేవేభ్యో విష్ణవరుక్రమేష దేశోమస్తగౌరక్షస్వదంతేక్షామాక్షన్మయమసుర్వాచం మే పాహిమయమసుర్విరద్వసుక్షక్షుష్పాశ్చక్షుర్మే పాహిమయమసుసంయద్వసుశ్రోత్రమాశ్రోత్రం మే పాహి భూరదిశ్రేష్ఠోరస్మేనాణవాణం మే పాహి భూరదిశ్రేష్ఠోరస్మేనామపానమాపానం మే పాహి యోన ఇంద్రవాయుమిత్రావరుణావస్మినామభిదాసుభ్రాదుర్యముత్పిపేదేభస్పతి ఇదమహం ప్రమదం పాదయామిత్రాహముత్తమశ్చేతయాని ప్రథమో అగ్నేతవోతిభిస్తువీరాభిస్తర దివాజకర్మభిః యస్యత్వగుం సఖ్యమావిధ ప్రహోత్రే పూర్వ్యం వచోగ్నయే భరతా బృహద్ విమాన్ జ్యోతేగుం నిబిభ్రతేన వేధసే అగ్నేత్రే దేవాజిధాత్రే షధస్థా విస్రస్తే జిహ్వారుజజాత పూర్వే తిస్రౌదే తనవో దేవమాతాస్తాభిర్న పాహి గిరో అప్రయుచ్ఛన్ సంభాం కర్మణా సమిషాహి నోమీంద్రా విష్ణోపరస్పారే అస్య యజ్ఞంద్రవిణం చ సప్తమరిష్టేర్న పదిభిః పారయంత ఉభాదిజ్య సన్నపరాజిగే ఛేదపరాజిగే కదరశ్చనైనా ఇంద్రశ్చ విష్ణోయదవస్పృథేథాన్ త్రేధా సహస్రం వితదైరయేథాం హేమ్యాయోగం శితవ జాతవేజస్తిస్ర ఆజానీ ఋషసస్తే అగ్నే తాభిర్దేవానామవో యక్షు విద్వానసా భవ యజమానా యజయ్యో అగ్నిస్త్రేణ త్రిధాతోన్యాక్షేత విదథా కవిః సత్రేగం రేకాదశాగం ఇహ యక్షస్య విప్రయచ్చన విప్రోధూత పరిష్కృతః నభందామన్యకే సమే ఇంద్రావిష్ణోదృగం హితా శంబరస్య నవపురో నవతిష్టం శతం వర్జున సహస్రం చ సాగరం హతో ప్రత్యుదరస్య వీరా ఉత మాతామన్వేన జమీత్వా జహతి పుత్ర దేవా అథాబ్రవే వృత్తమింద్రో హయ్యాన్ సఖే విష్ణో వితరం విక్రమస్వ అగ్నే తేజస్మిన్ తేజస్వే త్వం దేవేశ భూయాస్తేజస్వంతం మామాయుష్మందం వర్చస్వందం మనుష్యేషు గురు దీక్షాయేజస్వాతపదస్య తేజసేజో విజేజో విదసి తేజో మామాహాసి మాహం తేజోహాసిషం మామా తేజోహాసీంద్రోజస్మిన్నోజస్మే త్వం దేవేశ భూయా ఓజస్వందం మామాయుష్మందం వర్చస్వందం మనుష్యేషు గురు బ్రహ్మ మామాహాసేన్మాహమోజోహాసిషం మామామోజోహాసే సూర్యభ్రాజస్మిన్భ్రాజస్మే త్వం దేవేషు భూయాభ్రాజస్పందం మామాయుష్మందం వర్చస్పందం వృక్షేషు గురుభాగోశ్చత్వాపాంచభ్రాజసేజుహోమిర్మామాహాసేన్మాహగుంసువరహాసిషం మామాగుంసువరహాసేన్ మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయీంద్రగింద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోభ్రాజో దధాతు వాయుర్హిం కర్తాగ్నః ప్రస్తోదా ప్రజాపతిస్తామ బృహస్పతిర్గాతా విశ్వే దేవా ఉపగాత ఆకారో మరుద ప్రతిహర్తార ఇంద్రో నిధనంతే దేవా ప్రాణభృత ప్రాణం మయుదత్వేద్వేధర్వమధ్వర్యోపాకర్మణ్యోగాతృభ్యముపాకరోగిదేవా ప్రాణభృత ప్రాణం మయుదత్వ్యైతదేవర్వమాత్మన్భ్రస్తయిణాదేవోర్మయజ్ఞలేర్బృహస్పతిర్థామదాని సగంషిషత్విశ్వే దేవాస్తోవాజ పృథివీమాధర్మాహిగంషే మధుమనిష్యే మధుజనిష్యే మధుమక్ష్యామి మధువదిష్యామి మధువదేవాచముద్యాసగంశ్రోషేణ్యాహమ్మనుష్యేభ్యత్తం మా దేవాహవంతు సౌభాగ్యై పితరానుమదంతో ప్రసవస్వా ప్రవృహంతు గాయత్రేణ ఛందసాగ్నే ప్రియం పాశముపేహి రుద్రా స్వా ప్రవృహంతత్రైష్ణ ఛందసేంద్రస్య ప్రియం పాశముపేహ్యాదిత్యా స్వా ప్రవృహంతు జాగదేన ఛందసా విశ్వేశాన్ దేవానా ప్రియం పాశముపేహి మాందాసుతే శుక్ర శుక్రమాసో నో విభంతనా శుపోతనాసు నూతనాసు మేషేషు మేషేషు వాసేషు ేషుహాసుక్రే శుక్రాసు శుక్ర శుక్రమాసో నోమి శుక్రం తే శుక్రేణ గృహాణ సూర్యశ్చరస్మి ఆస్మిన్నుగ్రాచిత్యవర్దివోధారా అసష్టత అగుహగం లోపం వృషభస్య రోచనే బృహత్ సోమస్ సోమస్ పురోగా శుక్ర శుక్రస్ పురోగా ఎత్తే సోమాదాభ్యన్నామజాగృతస్మై తే సోమ సోమాయస్వాహోషిత్వం దేవ సోమగాయత్రేణ ఛందసాగ్నే ప్రియం పాసో అపీహి వసీత్వం దేవ సోమత్రైష్ణుభేణ ఛందసేంద్రస్య ప్రియం పాసో అపీయస్పత్తం దేవ సోమ జాగతేన ఛందసా విశ్వేషాం దేవానా ప్రియం పాసో అపేహ్యాన ప్రాణగేతు పరావత ంతరిక్షాద్వస్పరి ఆయు పృథివ్యాభ్యమృతమధి ప్రాణాయ ఇంద్రాగ్నే వర్చకృణుతాం వర్చస్వామో బృహస్పతి వర్చో మే విశ్వే దేవా వర్చో మే ధత్తమశ్వినా నధం వే వాయుదేవనవోచద్ బ్రహ్మా నివేరుతే పరి విశ్వాని కావ్యా మే విశ్వక్రమి వా భవతి ఏతద్వా అపాండామధేయంగుక్యంగదాధావామాందాసుతే శుక్ర శుక్రమాధో నామేత్యాహాపామేవ నామధేయేన గుక్యేన దివో వృత్తిమవరంధే శుక్రం తే శుక్రేణ గృహామేత్యాహైతద్వా అహ్నరూపం యద్రాప్రస్సూర్యస్య రశ్మయో వృష్ట్యా ఈశతేంధయేవ రూపేణ సూర్యస్య రశ్మభిర్దివో వృష్టిం చావయత్యాస్మిన్నుగ్రాజిత్య సోమాయజుహోదిపదాగేతస్య ప్రాణగేదుయోగం సంగృహ్ణ ప్రాణగేదు పదావదగిత్యాహాయుదేవ ప్రాణమాత్మం ధత్తే మృతమసి ప్రాణాయత్వేది హిరణ్యమభిర్జనత్యమృతం వై హిరణ్యమాయ ప్రాణోమృతే నైవాయుమాత్మం ధత్తే సమానం భవతి సదాయ పురుషశ్రతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టత్యవముపస్పృశేషజం వా ఆపోషయమేవ కురుతే వాయునసి ప్రాణో నామ సవితురాధిపత్యే పానం మేధాశ్చక్షురధిష్టాద్రన్నామ ధాతురాధిపత్య ఆయం మేధాలోపమసి వర్ణో నామ బృహస్పతేరాధిపత్యే ప్రజా మేధాహృతమసి సత్యన్నామేంద్రస్యాధిపత్యే క్షత్రం మేధాభూతమసి భవ్యం నామ పితృనామాధిపత్యే పామోషీనాం గర్భంధారతస్య త్వా వ్యోమనరతస్య త్వా విభూమనరతస్య త్వా ప్రజాపదర్భిరాజమవశ్యత్తయా భూతం చ భవ్యం చాస్థిరోదాత్మానసృజరత్ప్రశ్నేనాశ్చత్తయ్యత్ప్రశ్నయోగృహ్యంతే ప్రశ్నే కామాన యజమానోవరంధే రాజ ప్రాణోనా ేవాంధే రూపమన్మానామేత్యాహ ప్రజామేవారుంధమన్నామేత్యాహ క్షత్రమేవారుంధే భూతమసి భవ్యన్నామేత్యాహ పశవో వా అపామోషీనాం గర్భ పశూనేవారుంధేతావద్వే పురుషం భయదత్తదేవారుంధస్య వ్యోమనగిత్యాహేయం వారుదస్య వ్యోమేవామేవాభిజయప్రదస్య విభోమనగిత్యాహాంతరిక్షం వారుదస్య విభోమాంతరిక్షమేవాభిజయప్రదస్య విధర్మనగిత్యాహ ద్యౌర్వాహృదస్య విధర్మజవమేవాభిజయప్రదస్య సత్యాయేత్యాహ దిశో వారుదస్య సత్యం దిశమేవాభిజయప్రదస్య జ్యోతిషమిత్యాహ సువర్గో వే లోకస్య జ్యోతిస్సు వర్గమేవ లోకమభిజయత్యేతావంతో మే దేవలోకాస్తానేవాభిజయతిశతం పద్యం చేదశాక్షరాభిరాడన్నం విరాట్ విరాజ్యేవాన్నాద్య ప్రతిష్ఠతి దేవాయరుంధరతత్పరేరవారుంధరతత్పరాణం పరత్వయత్పరేం దేయదేవయజ్ఞేనవరుంధేతావరుధ్యేయం ప్రథమం గృహ్ణాదీమేవ తేన లోకమభిజయతి యన్ ద్వితీయమంజరిక్షం తేన యన్ తృతీయమగుమేవ తేన లోకమభిజయతి యదేతే గృహ్యంతయేషా లోకానామభిజిత్య ఉత్తరే స్వః సముదార్వాంచరిక్షంతే లోకాన్ పునరిమం లోకం ప్రత్యవరోహం జయత్పోర్వేష్ పరాంతోధిక్యంతే తస్మాదితః పరాంతే లోకాయుత్తరేష్ సముదోర్వాంచోధిక్యంతే తస్మాదముదోర్వాంచ ఇమే లోకాస్తస్మాదయాదయాం నో లోకాన్ మనుష్యా ఉపజీవంతే బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ సత్యాదభ్యవోషధయ సంభవ ప్రజాపతిం ప్రజాన ప్రజాయంతయితి పరాణం విజిగ్రోహ్యద్గృహ్ణాత్యభ్యస్తౌషధేభ్య గృహ్ణామే తస్మాదభ్యమోషధయ సంభవంతి యద్గృహ్ణాోషధేభ్యవా ప్రజాభ్యో గృహ్ణామే తస్మాదోషధయో మహర్ష్యానామాయ్యద్గృహ్ణాయ ప్రజాభ్యస్వా ప్రజాపతయే గృహ్ణామే తస్మాత్ ప్రజాపతిం ప్రజా ప్రజాయంతే ప్రజాపతిర్దేవాసుజతనుయజ్ఞోసృజ్యత యజ్ఞం ఛందాగం సితే విష్ం జాగ్యక్రామన్ సోసురానను యజ్ఞోపాక్రామద్యజ్ఞం ఛందాగం సితే దేవామనంగామేవాదమభూపణయద్వయజ్ఞస్మయతే ప్రజాపతిముపాధావన్ స్వాభ్రవే ప్రజాపతి ఛందసాం వీర్యమాదాయద్ధ ప్రదామే ఛందసాం ఛందాగస్య పాక్రామంఛందాగుంసుయజ్ఞస్తతో దేవా అభవన్ పరాసురాజగేవం ఛందసాం వీర్యం వేదాశ్రావయాస్తుశ్రౌషడ్జగేషామహేషకారో భవత్యాత్మనా పరాస్య భ్రాతవ్యో భవతి బ్రహ్మవాదినా వదంతి కస్మైకమద్భర్యురాశ్రావయతేతి ఛందసాం వీర్యాయజ్రోజా వేదద్వే ీర్యమాశ్రావయాస్తశ్రౌషమే ముషక్కారోయేం వేద సవీర్యేవ్యత్కించాచరింద్రా వర్తమహన్నమేభ్యం తద్యతి నపాపదమేభ్యంతరసగస్మాదేంద్రో యజ్ఞాసగ్రస్థాయుంద్రస్య వా ఏషా యజ్ఞయాతమాయ్యజ్ఞస్థామే పదద్యజంతి యేవం వేదోపైన యజ్ఞ నమతి